జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, భరతుడు పాదుకలకు పట్టాభిషేకం చేసి సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్తు, ఆ పాదుకలకు విన్నవిస్తూ ఉన్నాడు అంతా. రాముడు అక్కడ వేంచేసి ఉన్నట్లుగానే భావిస్తూ తాను ప్రతినిధిగానే ఉన్నట్లుగా అన్ని విషయాలు పాదుకలకు విన్నవిస్తూ ఉన్నాడు. ఇలా భరతుడు అలా నందిగ్రామంలో ఉన్నాడు. ఆ తరువాత ప్రతిప్రయాతే భరతే వసన్ రామస్తతో వనే లక్షయ మానసోద్వేగం అధ ఔత్యుక్యం తపస్వినాం. భరతుడలా పాదుకలు తీసుకుని అయోధ్యకు వెళ్ళిపోయాడు. ఇక్కడికి తపోవనంలో ఎలా ఉన్నది అని అంటే, తపస్సులు ఋషులు వారు మానస ఉద్వేగం, ఏదో ఆ మనస్సులో ఒక ఉద్వేగము అంటే ఒక రకమైనటువంటి నిర్వేదం పొందుతూ ఉన్నారు వాళ్ళు. అలా ఒకరికి ఒకరు సైగలు చేసుకుంటున్నారు, ఏదేదో గుసగుసలాడుతూ ఉన్నారు. ఏమిటిది అని రాముడు అడిగాడు ఆ కులపతిని. అక్కడ ఏమిటయ్యా అని నమస్కరించి అడిగితే, నేనేమైనా తప్పు చేశానా, లేదా నా తమ్ముడు లేదా నా ధర్మపత్ని సీత ఏమైనా అపచారం చేసిందా మీ విషయంలో, ఏమిటి అన్నాడు ఆయన. అంటే వాళ్ళు ఇలా చెప్పారట, అయ్యయ్యో ఎంత మాట ఎంత మాట రామా, మీ సీత శుభాంగి మంగళరూపిణి, ఆమె ఎప్పుడూ కూడా తప్పు చేయదయ్యా. అలాగే లక్ష్మణుడు నీవు కూడా కాదు, కానీ మాకు ఒక ఉపద్రవము మా తాపసులకు. ఇక్కడికి దగ్గరలో రావణుని సోదరుడు కరుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, వాడు వాడి అనుచరులతో తిరుగుతూ ఉంటాడు. వాడు జనస్థానంలోని తాపసులందరినీ వెళ్ళగొట్టాడు, నరమాంస భక్షకులు వాళ్ళందరూ కూడా. కనుక మీరు ఇక్కడికి వచ్చిన తరువాత వారి యొక్క చేష్టలు, వికృత చేష్టలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి కూడా వస్తూ ఉన్నారు వారంతా, అది మేము భయపడుతూ ఉన్నామయ్యా. కనుక ఇంకా దూరంగా మరి ఇంకెక్కడికి పోవాలో అని మేము ఆలోచిస్తూ ఉన్నాం అని చెబితే, అయ్యయ్యో మీకేం భయం లేదు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాలని ఎంత ప్రయత్నించాం కూడా వాడు వినలేదు. వారు అలా వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోయారు కొందరు. ఇలా జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత రాముడు చాలా కారణాల వలన అక్కడ నివసించటానికి ఇష్టపడలేదు. ఎందువలననంటే, ఒకటి తాపసులు ఇలా ఉండటం, మరొకటి అయోధ్య నుండి అప్పుడప్పుడు పౌరులు వస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. దగ్గరలో రాముడు ఉన్నట్లుగా వారికి తెలిసిపోయింది కనుక రాముడు ఉన్న ప్రదేశము, పైగా ఇక్కడ ఆ గుర్రాలు ఏనుగులు అంతకుముందు వచ్చి అవి విసర్జించినటువంటి ఆ పదార్థాలతో ఇదంతా మలినమైపోయింది, కనుక మనం కూడా ఇక్కడికి విడిచిపెడితే వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించి బయలుదేరారు వాళ్ళు. అలా బయలుదేరి సమీపంలోనే అత్రి మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడికి చేరి ఆ మహర్షికి ప్రణామాలు చేశారు. ఆయన కూడా వీరికి ఆతిథ్యం ఇచ్చాడు, ఆనందపడ్డాడు వారిని చూసి. అంతలోనే ఆయన భార్య అనసూయాదేవి అక్కడికి వచ్చింది. ఆమెను పిలిచి సీతారామ లక్ష్మణులను పరిచయం చేశాడు అత్రి మహర్షి. ఆమె కూడా వాత్సల్య భావంతో వారిని ఆదరించింది. ఆమె సీతాదేవిని పిలిచి అనసూయాదేవి ఇలా అన్నది, అమ్మా నీవు భర్తని విడవకుండా ఎల్లకాలము సేవ చేస్తూ ఉండమ్మా అని చెబుతూ ఉంటే అత్రి మహర్షి చెప్పాడు, అనసూయ మహాపతివ్రత, ఆమె ఒకప్పుడు 10 సంవత్సరాల కాలం కరువు ఏర్పడింది లోకమంతా కూడా, ఏమీ దొరకనటువంటి రోజులలో ఆమె నదిని తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఈ మందాకిని నది పంటలు పండిని, ప్రజలు అందరూ హాయిగా ఉన్నారు, ఆమె తల్లిలాగా అందరినీ ఆదరించింది అని అంటే సీతాదేవి ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. ఆమె చాలా వృద్ధురాలు, ఎప్పటిదో ఆ తల్లి ఎప్పటిదంటే ఎప్పుడా అప్పుడా స్వయంభవం అను కాలము నాటిది. ఏమే ఆ కాలంలో స్వయంభవం అను యొక్క కుమార్తె దేవహూతి. ఆ దేవహూతి కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేస్తే దేవహూతికి కర్దముడికి పుట్టినటువంటిది అనసూయాదేవి. 9 మంది ఆడపిల్లలు ఆమెకు, ఒకడే కపిలుడు, అక్కడ ఒక ఆడపిల్ల ఈ తల్లి. కనుక మరి ఎప్పటిదో చూడండి, మరి ఎన్ని యుగాలు గడిచిపోయినాయి, వెంట్రుకలు తెల్లబడిన శరీరం ముడతలు పడిపోయింది, గాలికి ఉనికేటటువంటి అరటి చెట్టులాగా ఉన్నదామె. చాలా ఆనందము కలిగింది ఆమెకు. అంత సీతాదేవిని నిమిరింది చేతులతో, ఆనందపడింది. అమ్మా నీ వివాహం ఎలా జరిగిందమ్మా చెప్పు, నాకు చాలా సంతోషం, నీ నోటితో వినాలి అంటే, సాత్వేవ ముక్త్వా వైదేహి అనసూయ అనసూయయా ప్రతిపూజ్య వచో మందం ప్రవక్తుముపచక్రమే. అనసూయ, ఆమె అనసూయయా అనసూయట అంటే అసూయ లేదు ఈమెకు, ఎవ్వరి విషయంలోనూ కూడా చాలా గొప్ప గుణము. ఆ అసూయ అనేది ఏమిటనంటే అసూయ దోష ఆరోపము గుణముల యందు. గుణాలు కలవలు ఎవరెవరు మంచివాళ్ళు అని అంటే మంచివాళ్ళే మాకు బాగా తెలుసు, చాలా గొప్పవాళ్ళు అంటూ ప్రతి వాడిని కూడా నిందించేటటువంటిది, అలా దోషాన్ని చూసేటటువంటిది, ఆ గుణాన్ని అసూయ అని అంటారు. ఓర్వలేనితనం ఒకటి ఉన్నది, దాన్ని ఈర్ష్య అంటారు. ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఓర్వలేనితనం, అది ఈర్ష్య. కానీ వారి మంచి గుణాలలో కూడా దోషాలని ఆరోపించితే అది అసూయ, అది లేదు ఈమెకు. అందుకే నా అసూయ అనసూయ. ఆ తల్లి అడిగితే ఏం చెప్తూ ఉన్నది, రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, దయాశీలి, జితేంద్రియుడు, సడలని ప్రేమ కలిగినటువంటి వాడు, అటువంటి వాడమ్మా నా భర్త. అటువంటి భర్త తన తల్లి కౌసల్య వేడల ఎలా ఉంటాడో నా విషయంలో కూడా అలాగే ఉంటాడు. అలాగే తన తండ్రి యొక్క భార్యలు అందరి ఎడల కూడా మాతృభావమే చూపిస్తాడు రాముడు. అంత గొప్పవాడు, గొప్ప వంశమిది, అటువంటి దానిని ఈ వంశము ఇది ఇటువంటి గొప్పది. అయితే నా వివాహం అడిగారు కదా, చెబుతున్నాను, నా తండ్రి జనకుడు, మిథిలానగరానికి రాజు, ఆయన క్షత్రియ ధర్మాన్ని అనుసరించి రాజ్యపాలన చేసేటటువంటి వాడు. ఒకసారి యజ్ఞం చేయాలి అని చెప్పి భూమిని దున్నుతూ ఉంటే నేను పుట్టుకొచ్చానట. ఆశ్చర్యపడ్డారు, నన్ను కూతురుగా పెంచుకుని ఆకాశవాణి చెప్పింది, అశరీరవాణి. అలా కుమార్తెగా పెంచుకున్నాడు ఆయన. నేను పుట్టిన తర్వాత అపార సంపదలు సంపాదించాడు అని అంటుంటారు జనమంతా. అలా చిన్నప్పుడు అలా నా యొక్క గుణగణాలను చూసి గొప్ప వరుడు కావాలి అని చెప్పి స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆయన. దానిలో శివధనువు ఒకటి, గొప్ప ధనుస్సు, దానిని ఉంకువ చేశాడు. దాన్ని ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఆ కుమార్తెనిస్తాను అని. అయితే అందరూ వచ్చారు, అది ఒక వారి యొక్క గొప్పతనానికి నిదర్శనంగా భావించారంతా కూడా వచ్చారు. కానీ ఎవ్వరూ ఎత్తలేకపోయారు. అప్పుడు నా తండ్రికి ఆయన చింతార్ణవగతం, ఒక చింత పట్టింది. చింత అంటే ఏమిటనంటే, ఇప్పుడు ఈ అమ్మాయి వయసేం పెద్దదేం కాదు, సీతామహాదేవికి 8 ఏళ్ళు ఉంటాయేమో, అంతే వయసు. అప్పుడు రామునికి 12, మరి ఆయనకంటే చిన్నదే కదా ఈమె. అష్టవర్షే భవేత్ కన్యా అనేవాళ్ళు పూర్వం. కనుక అయితే వయసు మిగిలి కాదు, ఈ ఉంకుగా పెట్టిన ధనస్సును ఎవరు ఎత్తలేకపోయారు, బలాఢ్యులందరూ అయిపోయారు. మరి ఇప్పుడు ఈ పిల్లను ఏం చేయాలి, ఎవరికిస్తాడు రాముడు, ఎత్తలేకపోవటంలో మనమందరమే సమానమే అనుకున్నారు ఆ రాజులంతా. మనం ఇక్కడే ఉందాం, ఎవరికిస్తాడో చూద్దామని ఉన్నారు. అక్కడే తింటున్నారు, ఉంటున్నారు, ఆయన పెడుతున్నాడు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఈ పిల్లని ఎప్పటికైనా సరే పెళ్లి చేయాలంటే ఎలా? ఇంకా పుట్టేవాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు కదా. ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు నా తండ్రి. అలాంటి సమయంలో విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చారు. దశరథ చక్రవర్తి కుమారులు, రామలక్ష్మణులు, వారిని గౌరవించాడు నా తండ్రి. ఈ ధనువును చూపించాడు. చూపిస్తే మహాపరాక్రమశాలి అయినటువంటి రాముడు ఆ విల్లు ఒక్క నిమిషంలోనే ఎత్తి దాన్ని వంచి నారి తగిలించబోయాడు. అదే ఎక్కువ పెట్టడం. ఆ తగిలించడానికి వంచినప్పుడు విల్లు మధ్యకి రెండుగా విరిగిపోయింది. ఈయన కావ విల్లు విరవటం కాదు, ఎక్కువ పెట్టడమే అసలు చేయాల్సిన పని. కానీ ఇరిగిపోయింది, పెద్ద పిడుగుపాటు, అంత ధ్వని ఏర్పడింది. మూర్చపోయారు అందరూ కూడా. అంతటి మహాపరాక్రమశాలి అని చెప్పి నా తండ్రి ఆనందంతో దశరథ చక్రవర్తికి కబురు చేశాడు. అలాగే నా చెల్లెలు ఊర్మిళ ఉన్నది, అలాగే మా పినతండ్రి సంతానం ఉన్నారు, మాండవి, శృతకీర్తి, మా నలుగురిని రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేశాడమ్మా. ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్త అస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరం. మా భర్త ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు కనుక నేను చాలా ఆయన్ని అనుసరించి ఉంటాను, అలా నా తండ్రిని నాకు వివాహం చేశాడు అని అంటే చాలా ఆనందపడిందామె. అనసూయ అతు ధర్మజ్ఞ శ్రుత్వ తాం మహతీం కథాం పరిశ్వజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలీం. చాలా ఆనందపడింది. ఆనందపడి ఆమె ఆ కౌగులించుకున్నది సీతామహాదేవిని. శిరస్సు ఆ పైన ముద్దు పెట్టుకుని ఆఘ్రాణము వాసన చూడటము ఆమె అలా చేసింది. చాలా సంతోషంతో అక్కడే ఉన్నారు వీరు. అప్పుడు ఆమె అంటూ ఉన్నది ఈ మాట, చంద్రోదయమైందట, పొద్దుగుంకింది, చంద్రోదయమైన తర్వాత కొన్ని అలంకారాలు, ఆభరణాలు తీసుకొని వచ్చింది. ఇగోనమ్మా ఈ ఆభరణాలు, అలాగే నువ్వు ఇవన్నీ ధరించు, ఇదిగో ఒక చీర గొప్పది కనుక నీకు ఇస్తూ ఉన్నా, దీన్ని అంగరాగము అంటారు, నేను దీనిని నీకు ఆ చందనము అది నీకు లేపనం చేయాలమ్మా, కనుక నీవు ఇప్పుడే నా ఎదుటే ధరించు అన్నది. అలంకారాలు అన్నీ ధరించింది ఆమె, చీర కట్టుకున్నది ఆమె, ఆ అంగరాగం ఆ చందనాన్ని ఆమె ఆ సీతామహాదేవి శరీరానికి అలదింది. ఆకలి దప్పిక ఏమీ ఉండవమ్మా, ఇవి చాలా గొప్పవి అని చెప్పింది. మరి అది ఆనాటి కాలంలో మరి అవి ఏమిటో ఎటువంటివో మనకి చెప్పిన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే మరి దాటి ద్వారా ఆకలి దప్పికలు కలగకపోవటానికి ఏమిటి కారణము? అవన్నీ మామూలుగా మనం అనుకునేటటువంటి వాటి ద్వారా మాత్రమే కాదు, తపశ్శక్తిని దాని యందు నిక్షిప్తము చేసి అలా ఇచ్చింది అనసూయాదేవి. ఆ తపశ్శక్తిది అదంతా కూడా ఆ ప్రభావము. రాముడు ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. సెలవు తీసుకుని ఇతీవతైః ప్రాంజలిభిస్ తపస్విభిః ద్విజైః కృతస్వస్త్యయనం పరంతపః వనం సభార్యః ప్రవివేశ రాఘవ సలక్ష్మణః సూర్యైవాభ్రమండలం. ఆయన దగ్గర స్వస్త్యయనము, ఆయన శుభాలు పలికాడు. నీ మార్గం అంతా కూడా మేలు జరుగుతుంది రామా నీకు అని ఆయన ఆశీస్సులు పలుకుతూ ఉంటే లక్ష్మణుడితో భార్యతో కూడా కలిసి ఆయన వనమును ప్రవేశించాడట. ఎలా అంటే సూర్యుడు అభ్రమండలం, మేఘమండలంలో ప్రవేశించినట్లుగా ప్రవేశించాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడతో అయోధ్యాకాండ పూర్తి అయినది. 119 సర్గలిది, 77 సర్గలతో బాలకాండ. అలా ఇప్పటికీ అయోధ్యకాండ కథ పూర్తి అయ్యింది. ఇక అరణ్యకాండలో ఆయన ప్రవేశించడం, ఆ ప్రవేశించడం ఇక్కడ అభ్రమండలంలో ప్రవేశించినట్లుగా చెబుతాడు ఆయన. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తపసాశ్రమమండలం. ఆ దండకారణ్యంలో ప్రవేశించాడు. అనేకమైనటువంటి ఆశ్రమములు మండలం అంటూ ఉన్నారు. అసలు ఎన్ని వరసలు ఉన్నాయో, ఎన్ని వందలు వేలు, అది ఒక మహారణ్యము దండకారణ్యము. ఈ ప్రవేశించినటువంటి వాడు ఎటువంటి వాడండి? ఆత్మవాన్ ధైర్యశాలి రాముడు. అక్కడ అభ్రమండలంలో సూర్యుడు ప్రవేశించినట్టు అని చెప్పారంటే, అభ్రమండలం వంటిది దండకారణ్యం అంటే మేఘమండలం వంటిది, ఇక్కడ ఇక రాక్షసులే కదా ఉండేది, దాంట్లో సూర్యుడు ప్రవేశించినట్లుగా ప్రవేశించాడు. ముందేదో మబ్బు కమ్మేసినట్టు కనపడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందండి? మబ్బు సూర్యుడిని ఏం చేయగలుగుతుంది? పటాపంచలైపోతుంది. అలా ధైర్యశాలి అయినటువంటి రాముడు మహాదండకారణ్యంలో ప్రవేశించాడు. రాముడు దుర్ధర్షుడు అంటే ఆయన్ని ఎవ్వరు కూడా భయపెట్టలేరు, ఆయన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అటువంటి వాడు. అలా సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరాడు, అక్కడ ప్రవేశించాడు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇక అక్కడ సంగతులన్నీ కూడా తర్వాత వరుసనే చూసుకుందాం మనం, అరణ్యకాండలో సంగతులన్నీ. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.